అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను, నాకేమి భయంబు చింతలికయేటికి ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జనకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారు తినిసడియ తిరువడి గొలుతున్. పరమ భాగవతులరా, పోతన భాగవతంలో ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. ప్రహ్లాదుడు ఆ రాక్షస బాలకులను పిలిచి ముందు సంసారము ఎటువంటిదో, ఇది నిరంతరము కూడా తిరుగుతూ ఉండే ఒక చక్రము వంటిది, కనుక దీనిని విడిచి మనము పరమాత్మను తెలుసుకోవాలని పరమాత్మ తత్వమును తెలియచేశాడు. ఈ కనిపించే అన్నీ కూడా మనకి కలలో కనిపించినటువంటివే. ఇప్పుడు కలలో మనకి కనపడేవన్నీ తెల్లవారు లేచి చూస్తే ఉంటాయా? ఉండవు కదా. అదిగో అలాంటివే, కనుక ఇదంతా మిథ్య. అయితే చాలామంది మిథ్య అని అంటే అసలు అది రకరకాల వ్యాఖ్యానాలు చేసుకుంటూ వచ్చారు. శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి దానిని పూర్తిగా గ్రహించటము గమనించటము రెండూ లేవు, ఊరికే దాన్ని ఖండించుదామంటూ తయారవుతారు. సరే, ఆ ఖండన మండనాదులు పక్కన పెట్టి మనము తెలుసుకోవటానికి దానిని ఎలా తెలుసుకోవాలి అని అంటే ఇదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కలలో కన్నా విశేషంబుల భంగి, కలలో. అలాగే ఒక కథ కూడా చెప్తారు దీనికి, మర్యాద రామన్న కాలంలో. అవి కథలు, కల్పిత కథలే. ఏంటంటే ఒక ఆయన వచ్చి రిపోర్ట్ చేశాడు, వీడు నా దగ్గర కలలో 100,000 రూపాయలు తీసుకున్నాడండి, బాగా ధనమున్న వాళ్ళు, వాళ్ళు శ్రేష్ఠులు అంటే వైశ్య పుంగవులు, 100,000 తీసుకున్నాడు, ఈమంటే ఈట లేదు అన్నాడు. ఇదేంటండి కలలో ఇది తీసుకోవటం ఏంటి, నేను ఈయటం ఏంటి, అసలు ఆయన ఏమీ వినిపించుకోవట్లేదు, డబ్బు నేను ఇచ్చాను కలలో నీకు ఇచ్చా. అలాగే సరే నేను ఇస్తానయ్యా, అతను అవసరం లేదు కానీ అన్నాడు ఆయన. అలాగే ఇవ్వండి నాకేంటి. స్పష్టంగా ఈయన కనపడ్డాడు, మాట్లాడాడు, మరి నాకు నోటు రాసి ఇచ్చాడు, డబ్బు తీసుకున్నాడు, అన్నీ జరిగినాయి. అలాగే ఇప్పుడు ఇస్తాను అని చెప్పి 100,000 వరహాలు తెప్పించాడు. తీసుకొచ్చిన తర్వాత ఒక అద్దాన్ని కూడా తీసుకురమ్మన్నాడు, నిలువుట అద్దం. ఈ వరహాలు ఇక్కడ పోసి అదిగో అద్దంలో కనపడుతున్నాయి ఆ వరహాలు, అవును కనపడుతున్నాయి, ఇవే కదా ఇవే, ఇవి తీసుకో, అద్దంలో కనపడేవి తీసుకోవయ్యా. అదేంటండి ఎలా తీసుకుంటాను, ఏ ఎందుకు తీసుకోలేవు, నువ్వు కలలో కదా చెప్పావు, అది కూడా అంతే, అద్దం కూడా అలాంటిదే కనపడుతుంది తీసుకో అన్నాడు. మరి అది నిజమా, యువతలది నిజం కానీ అవతలది నిజం కాదు కదా, మరి ఏమిటిది అని అంటే ఇదిగో యువతలు నీకు కనపడేది ఏదైతే ఉందో అది భగవత్ స్వరూపం, భగవంతుడు సత్యము. నీకు ఆ కలలో కనిపించేది అద్దంలో కనిపించే లాంటిది ఈ ప్రపంచంలో ఉన్న బయట కనిపించేదంతా ఇది మిథ్య. అంటే లేకపోవటం కాదు, ఇది మిథ్య, శాశ్వతం కాదు ఇది. దీనిని మనము మిథ్యని విడిచిపెట్టాలి సుమా, దాని యందు శాశ్వతము అనే భావం ఉంచకూడదని మరియు ప్రహ్లాదుడు ఇంకా చెబుతూ ఉన్నాడట. నరుడున్ తాను మైత్రితో మెలగుచో నారాయణుండింతయున్ వరుసన్ నారద సంయమీశ్వరునకున్ వ్యాఖ్యానముంజేసే మున్ హరిభక్తాంఘ్రి పరాగ శుద్ధతనులు ఏకాంతుల్ మహాకించనుల్ పరతత్వజ్ఞులు కాని నేరరు మదిం భావింపనీ జ్ఞానమున్. అయితే ఎక్కడ అనుకుంటున్నారు ఈ జ్ఞానము అని అంటే, నేను సామాన్యం కాదయ్యా, ఈ జ్ఞానము తెలియాలి అని అంటే ఎలా తెలుస్తుంటుంది. హరిభక్తాంఘ్రి పరాగ శుద్ధతనులు ఏకాంతులు మహా అకించనులు పరతత్వజ్ఞులు, ఇన్ని విశేషణాలు వేశారు వీరు కానీ తెలుసుకోలేరట. హరిభక్తి అనేటటువంటి యొక్క ఆయన పాదముల పరాగము దుమ్ము, ఆ దుమ్ము చేత శుద్ధమైనటువంటి శరీరములు కలవారు అంటే పరమ భక్తితో ఈ శరీరమును శుద్ధి చేసుకున్నటువంటి వారు అకించనులు. అంటే ఈ లౌకికమైన ప్రపంచంలో ఏవిది నాది కాదు అని తెలిసినవారు. ఏమీ లేనివారు కాదు, ఎవడోకి ఉన్నవాడు అవుతాడు అసలు. ఏమీ అకించనులు, ఏది నాది కాదు అనేటటువంటి వారు, పరతత్వజ్ఞులు, పరమాత్మ యొక్క తత్వమును తెలిసినటువంటి వారు. కానీ దీనిని భావించలేరయ్యా, ఎందుకనంటే అంత గొప్పది ఇది, ఇదేం సామాన్యంగా వచ్చింది అనుకున్నావా? నరుడు, నారాయణుడు, వాళ్ళిద్దరూ మహాపురుషులు, నరనారాయణులు. వారు తపస్సు చేస్తూ హిమాలయ పర్వతములలో ఉన్నప్పుడు నారదుడు వెళ్ళాడు అక్కడకు, ఆయనకి చెప్పారు ఈ తత్వాన్ని, పరతత్వాన్ని నారదునికి చెప్పారు. నరనారాయణులు ఇద్దరు కూడా నారాయణ దివ్య మంత్రాన్ని చెప్పారు వారు. తొల్లి నేను దివ్య దృష్టి గల నారద మహాముని వలన సవిశేషంబైన ఈ జ్ఞానంబును పరమ భాగవత ధర్మంబును వింటి. ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట చూడాలి మరి. ఇది దివ్య దృష్టి కలిగినటువంటి నారద మహాముని, ఆయన వలన నేను విన్నానయ్యా ఈ జ్ఞానము. సవిశేషంబైన జ్ఞానం, ఇది నిర్విశేష జ్ఞానం కాదు. మనము తెలుసుకునేటప్పుడు ఎప్పుడు కూడా సవిశేషమే. ఇక పరమాత్మ దగ్గరకు పోతే అప్పుడు నిర్విశేషము, అంటే ఏ ప్రకృతి గుణాలు ఏమీ ఉండవు. మహదాద్య విశేషాంతాహ అని చెబుతూ ఉంటారు పురాణాల్లో, అంటే మహత్తు మొదలుకొని విశేషము వరకు, అంటే ఎంతవరకు మార్పు చెందాలో అంతవరకు ప్రకృతి వెళ్ళిపోతుందట. విశేషం ఉన్నంతవరకు ప్రకృతి, మనము తెలుసుకునేటప్పుడు సవిశేషమే ఇది. తెలుసుకునేటప్పుడు నిర్విశేషం అంటే నువ్వేమీ తెలుసుకోలేవు, కానీ తెలుసుకున్న తర్వాత పరమాత్మ దగ్గరికి వెళ్తే అప్పుడు నిర్విశేషం. ఇది పరమ భాగవత ధర్మం, ఇది దీన్ని విన్నా నేను. అని నా వెరగుపడి దైత్య బాలకులు అద్దనుజ రాజకుమారునకు ఇట్లనిరి. అంటే ఒకసారి నోళ్ళు తెరిచారట, ఆశ్చర్యపోయి అంటూ ఉన్నారు, ఏమిటి ప్రహ్లాదుడా ఇలా చెబుతున్నావు? మంటిమి కూడి భార్గవ కుమారుకులొద్ద అనేక శాస్త్రములు వింటిమి, లేడు సద్గురుడు వేరొకడు ఎన్నడు. రాజశాల ముక్కంటికినైన రాదు స్వరగా, వెలికింజనరాదు నీకు, నిష్కంటక వృత్తినెవ్వడు ప్రగల్భుడు చెప్పే గుణాఢ్య చెప్పుమా. ఓ గుణాఢ్యుడా, గుణములు కలిగినటువంటి ప్రహ్లాదుడా, నిన్ను చూస్తే నువ్వు అసత్యం చెబుతున్నావని అనిపించడం లేదు. కానీ మనము అందరమీ కలిసి చదువుకున్నాం, మా తర్వాత వచ్చి అసలు చేరావు నీవు. మరి అనేక శాస్త్రాలు విన్నాము, ఎక్కడ చెప్పలేదు ఈ సంగతి. పోనీ ఇంకొక గురువు ఎవరైనా ఉన్నారా నీకంటే? లేరు. పోనీ ఆ లోపలికి వచ్చి ఎవరైనా చెప్పారా అంటే? అంతఃపురానికి రావటానికి ముక్కంటికి కూడా, పరమశివుడికి కూడా సాధ్యం కాదే. నువ్వా వెలపలికి రావు, మరి ఎలా తెలిసిందయ్యా? ఎవరయ్యా నీకు ఇలా చెప్పింది? సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజవనుచు బహుమానం ఉల్ కావింతుము తెలియము నీకు వింత మతి ప్రకాశము ఏ క్రియ కలిగిన్. నిన్నెప్పుడు మేము రాజు అనే అనుకుంటున్నాం, రాజుగారు అబ్బాయి అంటే మాకు రాజే కనుక, ఇంత మతి ప్రకాశము నీ బుద్ధి వికాసం ఎలా కలిగిందో తెలుపుము, మాకు తెలిసేటట్లు చెప్పవయ్యా. అని ఇట్లు దైత్యనందనులు తన్నడిగిన పరమ భాగవత కులాలంకారుండైన ప్రహ్లాదుండు నగి. అని వాళ్ళు అడిగితే, పరమ భాగవత కులమునకు అలంకారుడు, ఏ రాక్షస కులము ఏ కులము కాదు, ఇది భాగవత కులము. ఇది ఒక గుంపు అన్నమాట, భాగవతులు ప్రత్యేకంగా, ఇది ఒక కులమే. ఇది లోకాన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా మోసం చేస్తున్నారు, అవసరం లేదు అలా చక్కగా స్వచ్ఛంగా చెప్పాడు పోతన గారు. భాగవత కులమునకు అలంకారం సుమా ప్రహ్లాదుడు. ఆయన నవ్వి అంటూ ఉన్నాడట, తనకు పూర్వంబునందు వినంబడిన నారదు మాటలు తలంచి ఇట్లనియే. అది ఏ సమయంలో ఏ సందర్భంలో చెప్పాడో చెబుతూ ఉన్నాడు. పూర్వము అక్షీణోగ్ర తపంబు మందరముపై నర్ధించి మా తండ్రి శుద్ధక్షాంతింజనియుండ క్షేమగమి చేతన్ భోగి చందంబునన్ భక్షింపంబడే. పూర్వపాపములచే పాపాత్మకుండంచు మున్ రక్ష సంఘము మీద నిజ్జరులు సంరంభించి యుద్ధార్థులయ్యి. మందరం మీద తపస్సు చేయటానికి వెళ్ళిపోయాడు మా తండ్రి. శరీరమంతా కూడా చేమలు తినేసినాయి. ఏది ఆ చలిచేమల చేత జిక్కి సావధి సుమతి అని బలవంతమైన సర్పము, అలా చేమలు తినేసినాయి మొత్తం, ఎముకలు కూడా మిగిలింది. అలా ఉంటే దేవతలు వచ్చిపడ్డారు ఆ సమయంలో. ప్రస్థానోచిత భేది భాంకృతులతో పాకాడియుందారు శౌర్య స్థైర్యం బులనే హుదించిన తదీ ఆటోప విభ్రాంతులై స్వస్థేమల్దిగనాడి పుత్రధన యోషామిత్ర సంపత్ కళాప్రస్థానంబులు ఢించి పారిరి అసురుల్ ప్రాణావనోద్యుక్తులై. భరతులు నేను చేయలేక మా నాన్న లేడు, వాళ్ళు పెద్ద భేరీలు మ్రోగించుకుంటూ వచ్చారు యుద్ధానికి, కానీ మా వాళ్ళందరూ పాపం భయపడి భార్యల్ని బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టేసి పారిపోయారు. ప్రల్లదంబున వెల్పులుద్ధతి బారి రాజ నివాసమున్ కొల్లవెట్టి సమస్త విత్తము క్రూరతంగుని పోవగా ఇల్లు సొచ్చి విశంకుడై అమరేశ్వరుండదలించి మా తల్లి తా చెరబట్టే సిగ్గున తప్తయ్యి విలపింపగాన్. అలా ఇల్లు దూరి వెతుకుతూ ఉన్నారు. ఆ దేవేంద్రుడు ఏమీ భయం లేకుండా నిర్భయంగా వచ్చి మా అమ్మని చెరపట్టాడు. పాపం మా అమ్మ సిగ్గుతో చాలా బాధపడిపోయింది. ఇట్లు సురేంద్రుడు మా తల్లిని జరగొని పోవుచుండనం ముగుద కురరియను పులుగు క్రియ మొరయిడిన తెరువున దైవ యోగంబున నారదుండు పొడగని ఇట్లనియే. ఆమె ఏడుస్తూ ఉన్నది కుయ్యో అంటూ. అప్పుడు నారద మహర్షి వచ్చాడు దైవయోగంతో. అది కావాలని కాదు, ఎవరి సంకల్పము కాదు, దైవ సంకల్పం అది. స్వర్భువనాధినాథ సురసత్తమా వేల్పులలోన మిక్కిలి నిర్భర పుణ్యమూర్తివి సునీతి విమానిని బట్టనేలా ఈ గర్భిణి నాతురన్ విడువు కల్మషమానుసురాలు కాదు నీ దుర్భర రోషమున్ నిలుపు దుర్జయుడైన నిలింపవైరివై వైరిపై. ఇదేమిటయ్యా ఇలా తీసుకుపోతూ ఉన్నావు, ఈవిని పట్టుకెళ్ళటం ఏంటి? నీ వైరం ఏదన్నా ఉంటే రాక్షసుడు హిరణ్యకశిపుడి మీద చూపించు, ఒక స్త్రీని తీసుకుపోతావేంటయ్యా అని అంటే అని వేల్పు తపస్సుకి వేయి కన్నుల ఠవరయిట్లనియే. వేయి కన్నుల శ్రేష్ఠుడట అంటే నిందావాచకం ఇది కాదు, పొగడత కాదు, నింద. వాడి వేయి కన్నులు ఎట్ట వచ్చినాయో శాపం ద్వారా ఇది ఒక నింద అన్నమాట. అంత నిధానమైన దివిజాధిపు వీర్యము దీని కుక్షిన అత్యంత సమృద్ధి నొందిడి మహాత్మక కావున తత్ప్రసూతి పర్యంతము బద్ధజేసి జనిదార్భకు వజ్రపుధారధృంచి నిశ్చింతుడనై తుదిన్ విడుతూ సిద్ధము దానవరాజవల్లభన్. ఇవి నేను చేయనయ్యా, అతడి వీర్యం పెరుగుతున్నది గర్భంలో, ఇతడెంత దుర్మార్గుడు, అందుకని పుట్టగానే వాడిని చంపేసి విడిచిపెట్టేస్తా అని పలికిన వేల్పురేనికి తపస్సు ఇట్లనియే అంటే అంటూ ఉన్నాడు నారద మహర్షి. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి జన్మాంతరావిర్భూత అచ్యుత పాదభక్తి మహిమావిష్ఠుండు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బహుసంగ్రామాజ్యుపాయంబులన్ దుర్భావంబున పొంది చావడు భవద్దోర్దర్ప విభ్రాంతుడై. ఏమనుకుంటూ ఉన్నావయ్యా, పెరిగే బాలకుడు ఎవడనుకుంటున్నావు? అతడికేం భయం లేదు, భాగవతుడు అతడు, అతడు ఎవరికి అసలు వైరి కాదు. జన్మాంతర భక్తి అతని వెంట వస్తూ ఉన్నది అతని వెంట. అతడు నువ్వేమీ చేయలేవు, నీ వల్ల కాదు సుమా అతడిని ఏం చేయటము కూడా. కనుక అని దేవుని నిర్దేశించిన అతని వచనంబులు మన్నించి తాను నువ్వు హరిభక్తుండు కావున దేవేంద్రుండు భక్తిభావంబున మా యవ్వను వీడిచి వలగొని సురలోకంబునకుందనియే. హరిభక్తుడు పుట్టబోతూ ఉన్నాడని తెలిసి ఆయన హరిభక్తుడే కనుక విడిచిపెట్టేసి ప్రదక్షిణగా చేసి వెళ్ళిపోయాడు, చేసిన తప్పు క్షమించమన్నట్లుగా. మునీంద్రుండు మజ్జననియందు పుత్రికాభావంబు చేసి ఊరడించి నిజాశ్రమమునకు కొనిపోయి నీ ఉపతివ్రతవు నీ ఉదరంబున పరమభాగ ఉతుండైన ఆ ప్రాణి ఉన్నవాడు తపో మహత్వంబున కృతార్థుండై నీ పెనిమిటి రాగలడు అందాక నీవిక్కడ నుండుము అని సమ్మతించి నీ భర్త వచ్చేవరకు ఇక్కడ ఉండమ్మా, నా బిడ్డలాగా చూసుకుంటాను తల్లి, నీకు పురుడు పోయిస్తాను అంటే యోషారత్నము నాథదేవత విశాలోద్యోగ మా తల్లి నిర్వైషమ్యంబుననాధురాక మదిలో వాంఛించి నిర్దోషయై ఈషద్భీతియులేక గర్భ పరిరక్షేచ్ఛన్ విచారించి శుశ్రూషల్ సేయుచునుండె నారదునకున్ సువ్యక్త శీలంబునన్. ఆమె మహాపతివ్రతమాయమ్మ నాధురాక భర్త రావటాన్ని ఆలోచిస్తూ ఏమీ భయం లేకుండా అక్కడే శుశ్రూష చేస్తూ ఉన్నది. శుశ్రూష అంటే పరిచర్య అని ఒక అర్థం ఉంది, శ్రోతుమిచ్చా శుశ్రూష అని కూడా ఉన్నది, వినాలి అనేది దాని ఎందు కోరికట. ఆయన చెబుతూ ఉన్నాడు, మా అమ్మ ఇంటూ ఉన్నది. ఏం చెప్పాడు? తనకు పరిచర్య చేస్తున్న దైత్యరాజ కుటుంబానికి ఆశ్రిత రక్షా విశారదుండైన నారదుండు నిజ సామర్థ్యంబున నభయం బిచ్చి గర్భస్థుండైన నన్ను ఉద్దేశించి ధర్మతత్వంబును నిర్మల జ్ఞానంబును ఉపదేశించిన అమ్ముద్దియ తద్దయం పెద్ద కాలంబు నాటికి వినికియుంగావున ఆడుది ఒకటం చేసి పరిపాటి దప్పి సూటిలేక మరచే. నన్నుద్దేశించి చెప్పాడు నారాయణ తత్వం అంతా, అసలు ఆయన గర్భస్థుడైనటువంటి నాకు తెలియాలి అని. అలా చెబితే మా అమ్మకేమో పాపం, ఆ వినికి ఏదో వింటమే కదా, చదివిందేం కాదు కనుక వినికిడి జ్ఞానమే ఆమె మర్చిపోయింది. నాయడ కృప, నాయడ దయచేసి, ఆయన దయ ఉన్నది కనుక వెల్లిగొని నాట నుండి నుల్లసితంబైన దైవ యోగంబున శోభిల్లెడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదు ఒకనాడైనన్. కనుక నారదుని యొక్క దయచేత నాకు ఆ నారాయణ తత్వమంతా కూడా బోధపడింది. అసలు మరపు అనేది ఏమీ లేదు. మయర్వర మది నలం అన్నారు, అదే కదా నమ్మాళ్ళు వారు. మరపులేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని కృపచేశావన్నాడు నారాయణుడు, కృపచేశాడు ఆయనకి, నారదుడు కృపచేశాడు ఈయనకి. చూడండి, వినుడు నాదు పల్కు విశ్వసించి తిరేని సతులకైన బాలజనులకైన తెలియవచ్చు మేలు దేహాద్యహంకార దళన నిపుణమైన తపసిమతము. కాబట్టి ఆయన చెప్పినటువంటిది చాలా తేలికయ్యా, అందరికీ తెలుస్తుంది. స్త్రీలకైనా బాలజనులకైనా బాలకులకైనా సరే, అంటే మరి చదువులు స్త్రీలకు ఆ కాలంలో పెద్దగా చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరో మైత్రేయి, అలా ఇంకా కొందరు కనపడుతూ ఉంటారు. అసలు అధికారం లేదని కాదు, చాలా తక్కువ అన్నమాట. కనుక బాలలు, బాలలకు ఎలాగూ చదువు ఎప్పటికో కదా, వీరికి ఎట్లాంటి వారికైనా తెలుస్తుందయ్యా. ఏది దేహాది అహంకార దళన నిపుణము, ఈ తపస్సుమతము అంటే ఈ దేహమే నేను అని కానీ, లేదా అహంకారము, ఇది మొత్తము నాది నేను అనేటటువంటి అహంకారము, ఇలాంటివన్నీ పోతాయి సుమా. దీన్ని దళనము చేసేస్తుందంటే పగలగొట్టేస్తుంది ఆ తపస్సుమతము, నారాయణ తత్వమును యథార్థంగా తెలియచేస్తూ ఉంటుంది అని ఆత్మతత్వాన్ని, నారాయణ తత్వాన్ని ఇక మళ్ళీ చెప్పటానికి ప్రారంభించాడు ప్రహ్లాదుడు. ఇక్కడ ఇంకా చాలా ఆత్మతత్వం ఉన్నది, దానిని మనం వరుసనే తెలుసుకుందాం. జై శ్రీరామ్.